కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. ఓ కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. నిన్న మొన్న చూస్తే ఇద్దరం, ఇప్పుడయ్యాం కదా ఒక్కరం. మనసు మనసు కలిసాయి, మబ్బుల్లో ఎగిరాయి, గుర్తుండి పోదాయి క్షణం. కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. ఓ కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. నిన్న మొన్న చూస్తే ఇద్దరం, ఇప్పుడయ్యాం కదా ఒక్కరం. ప్రపంచం మనతో ఉండేది ఎలాగా మాయం అయ్యిందో. నిన్ను నన్నొక్క ప్రపంచం అనుకోనుంటది, మనల్ని చూస్తూ తనకే దారి లేక వెళ్ళిపోయింటుంది. కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. నిన్న మొన్న చూస్తే ఇద్దరం, ఇప్పుడయ్యాం కదా ఒక్కరం. నువ్వే ముందుంటే కన్నుల్లో మేఘం నరిసిందే, అదేంటో వెళ్ళొస్తానంటే నిజంగా గుండె తడిసిందే. నువ్వే ఉండగా తెలిక మనసి ఉంటది, మరేమో దూరంగుంటే మోయలేని భారంగుంటుంది. దీని పేరే ఏమిటంటారో, ఏది ఏమైనా ఈ హాయి చాలా చాలా చాలా బాగుందా బలేగుందా. కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి.